I am a fan of NBK. I have 101 fever. My nurse told me, take medicine. Mama, ek pegla. Arre mama, ek pegla. Hey, medicine this coconut nagini dance ain't be. Itra, chodo. Idigo basu. Mela mela meri se glassu. Andulo 60 ml. Rende ice cube. Ese soda esko. Le dante ni le posko. Arre tippu. Now sippu. Arre mama, ek pegla. Arre mama, ek pegla. నచ్చిన గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే నమ్మిన ఫ్రెండ్ బ్యాండ్ వేస్తే వచ్చే టెండర్ మిస్ అయితే బిజినెస్ మొత్తం డల్ అయితే ఎంతెంత చేస్తున్నా ఇంట బయట షంటేస్తే ఎన్నెన్ని ఇస్తున్నా ఇంకా తెమ్మని గెంటేస్తే అరే మామా ఎక్కు పెగల అరే మామా ఎక్కు పెగల అరే తిప్పు నవ్వు సిప్పు అరే మామా ఎక్కు పెగల అరే మామా ఎక్కు పెగల అస్సామి రంగా బాగుంది పిచ్చ పిచ్చగా నచ్చింది కిరకిర తిరిగింది భూమి కిందకి జారింది నల్లనివన్నీ నీళ్ళనుకున్న తెల్లనివన్నీ పాలనుకున్న మధ్యలో ఇంకోటుందని తెలిసింది చెప్పుకోండి పక్కోడాస్తి కలిసి వస్తే పట్టిందల్లా గోల్డ్ అయితే డొనాల్డ్ ట్రంపే ఫోన్ చేసి అమెరికా రమ్మని పిలిచేస్తే కాస్ట్లీగా కలగంటే మార్నింగ్ కల్లా నిజమైతే నిన్నొద్దన్న గర్ల్ ఫ్రెండ్ కి సన్న చోడే మొగుడైతే మామా ఎక్కు పెగల అరే మామా ఎక్కు పెగల నాగిన్ డ్యాన్స్ ఇట్స్ నాగిన్ డ్యాన్స్ కారుణంగా ఎక్కింది ప్రాణం ఎగిరింది స్వర్గం చేతికి తగిలింది తూగే తోళ్ళని బాడనుకున్నా తూగే తోళ్ళని మాడనుకున్నా ఊరికి తాగట్లేదని కలిసింది శాబాష్ నా నాగిని ట్రాక్ లోకి వచ్చేసింది పెగలా.